స్వర్గాయ వాదేతాని లోకాయ భూజంతే యద్దాహక్షిణాని ద్వాభ్యాంగాదిహ తత్యేజో చిద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యాగ్నేయేధ్యేషః అంతరిక్షయేవాత్రమదేశదోభ్యేతి సువర్గమేవైనం లోకం గమయతి సౌరేభ్యామృభ్యాంగాయపత్యేజోత్యముమేవైనం లోకమం సమారోహయతి నయవత్యర్చాగ్నేధ్యేజోజసువర్గస్య లోకస్యాభినేత్యేదివం గచ్ఛ సుభపదే నిహిరణ్యగం హృద్వోద్గృహాదివర్గమేవైనం లోకం గమయతి రూపేణ వో రూపమభ్యైమీత్యాహ రూపేణ శ్యాసాగం రూపమభ్యైదిరణ్యేన తుసో విశ్వవేదాభిభజత్మిత్యాహోహస్మవై విశ్వవేదా దేవానాం దక్షిణాభిభజతి నైరైనాభిభజత్యేతత్తే అగ్నేరాధ ఐది సోమచ్యుతమిత్యాహ సోమచ్యుతగ్యుష్యస్య నాధ ఐది తన్మిత్రస్య పథా నయేత్యాహ శాంత్యారతస్య పథా ప్రేతచంద్రదక్షిణాదిత్యాహ సత్యం వారితగం సత్యేనైవైనాదితేన విభజతి యజ్ఞస్య పథా సుమితానయం వేరిత్యాహ యజ్ఞస్య హ్యేతాః పథాయం విజద్దక్షిణాం బ్రాహ్మణమద్యరాధ్యాసమృహిమారుషేయమిత్యాహైషవైర్బ్రాహ్మణర్షిరాజేయో విశ్వశ్రువాన్వస్మాదేవమాహరిసువపశ్యంత్యక్షమిత్యాహ సువర్గమేవైనం లోకం గమయతి యతస్వ సదస్యైరిత్యాహమిత్రత్వాయాస్మద్దాత్రాదేవత్రాగచ్చత వసుమతే ప్రదాతారమాభిశతేత్యాహమయమిహ ప్రదాతారస్మాస్మానముక్రమసుమతేరాపి సతే దివామై దాహిరణ్యం దాజ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ పురస్తాధర్తే సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నిధే దాద్యగ్నిముఖానే వర్తోన్ ప్రేణాది బ్రహ్మణే దాది ప్రసూత్రే దాత్మా వాష యజ్ఞస్య యద్భూతాత్మానమేవ యజ్ఞస్య దక్షిణాభిః సమర్థయతి సమిష్టయజోగం శుజుహోజియజ్ఞస్య సమిష్ట్యై యద్వై యజ్ఞస్య క్రూరం యద్విలిష్టంగదత్యేదిజన్నాత్యేదిగదతి కరోతి జన్నాపి కరోతి తదేవ నైః ప్రేణాది నవజుహోజి నవై పురుషే ప్రాణాః పురుషేణ యజ్ఞః సంవితో యావానేవ యజ్ఞస్థం ప్రేణాది షడ్రుగ్మియాని జుహోజి షడ్వారి తవ రజో నేవ ప్రేణాది త్రీణి యజోగం షిత్రయజి మే లోకాని వానేవ లోకాన్ ప్రేణాది యజ్ఞ గచ్చ యజ్ఞపతిం గచ్చేత్యాహ యజ్ఞపతిమేవైనం గమయతి సాంజోనిం గచ్చేత్యాహ స్వామేవైనం జోనిం గమయత్యేషతే యజ్ఞో యజ్ఞపదే సహసూ ప్రవాకస్వీరయిత్యాహ యజమానదేవేర్యం దాదివాసిష్టోహసాత్యహర్యోదేవ భాగం పప్రచ్చయక్షంజయాన్ బహుయాజినోజీయజో యజ్ఞే యజ్ఞం ప్రత్యతిష్ఠివా యజ్ఞపతీతి సహోవాచ యజ్ఞపతీతి సత్యాద్వైసృంజయా పరాబూవరితి హోవాచ యజ్ఞేవాజ్ఞ ప్రతిష్టాప్యాసేర్జమానస్యాపరాభావాజేతి నాతం విత్వాతుమితేష్టాహయజ్ఞజయజ్ఞం ప్రతిష్టాపయతి యజమానస్యాపరాభావాయ అపమృసయజోగం సృజభోజయదేవాచేదమేకహాయనాదేన కరోతి తదేవతేనవయజదేవృథమవేత్యప్సు వై వరుణ సాక్షాదేవరుణమవయజదేవత్మనావాన్విత్యజ్ఞగం రక్షాగం శిజిభాగం సంధి సాంనా ప్రస్తోతాన్వైదిమవై రక్షోహారక్షసామవహత్యై త్రిర్నిధనముపైతి త్యజ ఇమే లోకాభ్యదేవ లోకేభ్యోరక్షావహంతి పురుష పురుషో నిధనముపైతి పురుష పురుషో నిరక్షస్వీరక్షతామవహత్యా పురుగుం హి రాజా వరుణశ్చకారేత్యాహ ప్రతిష్ఠితే సదంతే రాజం భిణజ సహస్రమిద్యాహజమేవాస్మై కరోత్యతిష్ఠితో వరుణశ్చ వాసయిత్యాహ వరుణ వాసమేవాభితిష్ఠతి బలిహిరభిజుహోత్వాహుతేమాం ప్రతిష్ఠిత్యా అథో అగ్నిపత్యేవ జుహోత్యమభిషిడ ప్రజాజాని ప్రజా మే బలిహిర ప్రజాయవరుణపాశాన్ముంచత్యాజ్యభాగౌ యజతి యజ్ఞస్థైవ చక్షుషేణాంతరేది వరుణం యజతి వరుణపాశాదేవైనం ముంచత్యగ్నే వరుణౌ యజతి సాక్షాదేవైనం వరుణపాశాన్ముంచత్యపబలిషావనూ యాజౌ యజతి ప్రజావే బలిషి ప్రజాయవ వరుణపాశాన్ముంచతి చతురః ప్రజాజాయజతి ద్వావనో యాజౌ షట్సంపద్యంతే షడ్వాజదవజతుష్వేమ ేత్యాహయసోదితమేవ వరుణమపజతేముద్రేతే హృదయమక్షంతరిత్యాహ సముద్రేష్యంతర్వరుణస్తన్వామి సంతోషదేవితామయిత్యాహాద్భిరేవైనమోషదేవీరామజేషభోగర్భయత్యాహయసా యజురేవేదత్తశవామీ సోమో యద్భిందూనాం భక్షదేత్తసుమాన్ స్యాద్వరుణస్త్వేనం గృహ్ణేజాద్యన్న భక్షదేత పశుస్యాన్యైనం వరుణో గృహ్ణేరాజుపస్పృశ్యమేవ పశుమాన్ భవదినైనం వరుణో గృహ్ణాది ప్రదేదో వరుణస్య పాశనిత్యాహ వరుణపాశాదేవ నిర్మృశ్యతే ప్రదేక్షమాయం వివరుణస్యాంతరిహిత్యాశేషోస్యేషు శ్రీమహేత్యాహ సమృదైవాగ్నిమస్యంత ఉపాయం తేజోసి తేజోమయి ధేహేత్యాహ తేజదేవాత్మన్ భత్తే క్షేణ పేరిముద్ధ్రంతి రసాక్షేణ విమిమీతే లోపం వినోది త్రివృతమేవ వజ్రను సంభ్రత్యభ్యాజోజాయ ప్రహరనిస్తృత్యై జదంతర్వేది మినుజాద్దేవ లోకమభిజదేద్యద్బహిర్వేది మనుష్య లోకం వేద్యంతస్య సంభో వినోత్యుభయో లోకజోరభిజిత్యా ఉపర సంవితాం మినుజాద్పితృలోకకామస్య రశన సంవితాం మనుష్య లోకకామస్య చషాల సంవితామింద్రియకామస్య సర్వాన్ సమాన్ ప్రతిష్టాగామశ్చేత్రయో మధ్యమాస్తాన్ సమాన్ పశుగామస్తీపాన్ వా అనుపశమ ఉపతిష్టందే పశుమామేవ భవతి విదిషజేతితరాన్ పశుదైవైనం పశుభర్దిషజతిజంకామయేతక్రమాయుకస్యాదితిజర్తమితంతస్తమినిజాదుత్తరాజ్యం వరషష్ఠమతఃప్రసీదాగం సమేరామేగర్తమిద్యస్తైవం వినోచి తాజక్రమేజే దక్షిణార్జ్యం వరషష్ఠం మినుజాత్ సువర్గగామ ప్రసీదాగం సమాక్రమణమేవ తత్సేతుంగజమానఃకురుదే వర్గస్య లోకస్య సమష్ట్యైకస్మిన్ జ్యోతేర్ద్వేదశనేపరిజగతిస్మాదేకోద్వేజాయందేయన్నైకాగం రసనాంద్రయోరూపయో పరిజగతిపస్మాన్నైకాద్వౌపతిబింబతేజం కామజే తస్యజాయేరేత్యుపాంతే తస్య వ్యతిషజేత్ స్త్రియేవాస్య జాగతేజం కామజేత కుమారస్య జాయేతే తస్య ప్రవేష్టయేత్తుమానేవాస్య జాయతే సురా వై దేవాన్ దక్షిణత ఉపానయంతాన్ దేవా ఉపశయే నైవాపానుదంత తదుపశయస్యోపశయత్తయ్యద్దక్షిణత ఉపశయ ఉపశయే భ్రాతృవిజాపనుత్యై సర్వేవా అన్యేరూపా పశుమంతోపశయ దేవా పశుస్తస్య యజమానః పశుర్యన్న నిర్దిశేదాత్రిమాచ్ఛేద్యజమానోసౌ దేవసు నిర్దిశేద్యన్వేష్యాద్యమేవ్వేష్మస్మై పశం నిర్దిశతి జడి నర్దిష్ట్యాదాఖుస్తే పశురితి బ్రూజాన్నగ్రామ్యాన్ పశూనహినస్తినారణ్యాన్ ప్రజాపతి ప్రజాసృజతసోన్నాద్యేన విజార్జత సేతామేకాదశినేమ పశ్యత్తజా వై సోన్నాద్యమవారుంధయద్దశయోపాభవంతి దశాక్షరా విరాడన్నం విరాడ్ విరాజైవాన్నాద్యమవరు వజ్రోపాయేషా సంమీయతే యదేకాదశినీశేశ్వరా పురస్తాః ప్రత్యంచం యజ్ఞం సంవర్ధితోర్యద్వాః త్వే వ్రతం వినోతి యజ్ఞస్య ప్రత్యుత్తభ్యైషయత్వాయ ప్రజాపతి ప్రజా అసృజత సరిశానో మంజదసేతామేకాదశనేమపశ్యత్తజా వైష ఆయురింద్రియం వేర్యమాత్మన్నధత్త ప్రజాయివ ఖలు వాదేశ సృజతేజో యజతే సేతదిశాన ఇవ జలేషైకాదశిమేహవత్యాయుదేవతయేంద్రియం వేర్యం యజమాన ఆత్మన్ ధత్తే ప్రైవాగ్నేన వాపయతి నిస్మంసార సత్యాకరోతిరేత సౌమ్యేన దృభాతి ప్రజనయతి ఉష్ణేన బృహస్పత్యో భవతి బ్రహ్మ వేదేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మే ప్ర ప్రజా ప్రజనజిదివైష్దేవోవదివైష్దేవ్యో ప్రజా ప్రజాదేవాస్మే ప్రజనజదేంద్రియమేవేంద్రేణావరుంధే విషం మారుతేనౌ యోబలమేంద్రాగ్నేన ప్రసవాయసాయత్రోర్వరుణత్వాయ వారుణో మధ్యత ఐంద్రమావభజయ మధ్యత ఏవేంద్రియజమానే దాతి పురస్తాదేంద్రస్య వైశ్వదేవమాలభత వైశ్వదేవం వా అన్నమన్నమేవ పురస్తాద్ధత్తే తస్మాత్ పురస్తాదన్నమద్యత ఐంద్రమాలభ్యమారుతమాలభతే విద్వై మరుదో విషమేవాస్మా అనుబధ్యాది యది కామయేతయోపరుధ్యతాంగ్యోపరుద్ధ సోపగచ్చత్విత్తేంద్రస్య లోకే వారుణమాలభేదవారుణస్య లోక ఐంద్రయ్యదేవాపగత సోపరుధ్యతేజోపరుద్ధ సోపగచ్చతి యది కామయేత ప్రజాముష్యే జురితి పశోన్యతి సజేత్ ప్రజాదేవమోహయదభివాహతో వారుణమాలభేద ప్రజావరుణో గృహేయాద్దక్షిణత బుదం చమానసదేవాహతో ప్రజానామ వరుణగ్రాహాయ ఇంద్రపత్నిజామనమజాజయత్తాంబరిజగ్నికృతామదసృజత్తజామనమాజ్యత్పరిజగ్నికృతం వాగ్నేవగమక్సృజిరామేవమనుజమాజ్ఞ అప్రతిష్ఠిత పరాభవతి పరాభవంతై యజమానో నుపరాభవతి యదాజ్యేన పాత్నే మతకం సర్గస్థాపయతి యజ్ఞస్ ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్టం తయ్యజమానో ను ప్రజలిష్టం వపలవత్యలిష్టం వశజాథ పాత్నేవదేన ప్రచరతి తీర్థయేవ ప్రచరత్యథో దేతర్హేవాస్యజానస్మాష్ప్రోభవతి ప్రష్టామేరేతస్తిక్తస్య రూపాణి వికరోతితమేవ మృషాణం పాత్నేష్మభిసృజదిశోస్మై రూపాణి వికరోతి ఘనం దివాయేతత్సౌమ్యతృణ్వంతి యత్సౌమ్యో భవతి యథామృతాయానుస్తరణే ఘనంది పాదృగేవ తద్యుత్తరాజ్యేవామధ్యేవాజుభుజాద్దేవతాభ్యస్తమదంతభ్యాద్దక్షిణార్థ్యేషావేతృణాంది స్వాయామే దిశి పితృణ్యరవదయతవద్గాతృభ్యోహరంతి సామదేవత్యో వే సౌమ్యో యదేవ సాంనశ్చంబక్వంతి తస్వేవసాంతిరవేక్షం ఆత్మానమేవయంతేయ ఆత్మానన్న పరిపశ్యేదిదాసస్యాదభిదతిం కృత్వా వేక్షేదస్మిన్నిహ్యాత్మానం పరిపశ్యత్యసో ఆత్మానమేవ పవయతేజోగతమనాస్యాత్సో వేక్షేతజన్మే మనః పరాగతం యద్వా మే అపరాగతం రాజ్ఞాసో మే నరద్వయమస్మాసు ధారయామసి నిపనజేవాత్మందాధారణగతమనాభవత్యపవేజతేజసవనే యజ్ఞశ్రామతే జానాదనీజానమధ్యాజత్యజ్ఞర్వాదేవతాష్మరియజ్ఞో దేవతాస్తైవ యజ్ఞం చ దాధారో పాగుంసుజతిమిషనత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిత్రో యజ్ఞస్య సృష్టం యువ దేవరుణో దురిష్టం క్వరి యజ్ఞ యజమానో భవతి జన్మై ప్రావరుణే వశామానభవే మిత్రేణైవ యజ్ఞస్య స్పష్టమిం సమయతి వరుణేన దురిష్టం నాద్యమార్చతి యజమానో యథా వేదాంగలే నోర్వరాహం ప్రభిందంత్యేవ మృత్స్వామే యజ్ఞం ప్రభిందో జన్మై ప్రావరుణే వశామానభవే యజ్ఞాయైవ ప్రభిన్నాయ మత్యమన్వవాహాశతి శాంతి జాతజామాన్ని వాజేతస్య ఛందాహం శిబిజీదానశ్చంద్రసా ేణాయ సోఛందస్వేపరసంధాది నేవాయింద్రియం వీర్యా అంజభజం తదసోయ్యతతదిగ్రాహ్యాభవంతదిగ్రాహ్యానామదిగ్రాహ్యత్రిగ్రాహ్యాంతంద్రియమేత్యేర్జమాన ఆత్మంధత్తేజ ఆర్నేయేంద్రియమయేంద్రేణ బ్రహ్మవర్చసం సౌర్యేణోపస్తంభనం వాజేతద్యజ్ఞతదిగ్రాహ్యాశ్చక్రే పృష్టాని యత్రిష్యేణ గృహ్ణేజాత్మాజ్ఞం పృష్టానసం శృణే ృక్ష గృహేజా ప్రత్యంచయమతిగ్రాచ్యాశ్వగింశ్రవేర్విశ్వజిసర్వృష్ట గ్రహీతవిజాయజ్ఞాజాతిసత్సప్రియాస్తనోరపంచభర్తగ్రాహ్యాభవన్వితనుస్తాయజ్ఞాహృయస్యాజిగ్రాహ్యాజ్ఞస్తో మే గ్రహీతృజాయజ్ఞశ్చరమువాజదేవతాసర్వాదృశీరాసంతానజావృతమగచ్చంతేవాచేతేతాన్ గృహానవశ్యంతేజావృతమేవృతమేవ్యాతృయేణ గచ్చతి మే లోకాజ్యోతిష్మంతస్తమాలబ్ధే ేనాస్మిన్లోకే జ్యోతిర్భట్ట ఐంద్రేణాంతరిక్షేంద్రవాయో సయజౌ సౌర్యేణాముష్మిన్లోకే జ్యోతిర్భక్తే జ్యోతిష్మంతోస్మాజిమే లోకాభవంతి సమావృద్ధేర్జానేనాన్వై గ్రహాన్వంబాదిష్టపరసావిత్తాన్పాభ్యాన్మే లోకాః పరాహంచాన్వాంచ ప్రాపురుజస్తైవం విదుషజయతే ప్రాస్మాజిమే లోకా పరాహంచాన్వాంచాంతి దేవాదసురా అకూర్ణదే దేవాదాహ్యేషందాకంసి సవనాని సమస్థాపయం తో దేవా అభవన్ పరాసురాజస్యైవం విదుషోదాభ్యోగిష్యదేహవత్యాత్మనాపరాహాస్యభ్రాతృజోభవతియద్వై దేవా అసురాజదాభ్యస్యాదాభ్యత్వం యజేవం భ్రాతృజన్మైనం భ్రాతృజో దభ్రాత్యే మే ప్రజాపతేరీ మోక్షిణీ నామతనోర్జదాభ్యభువనధ్వస్యగ్యాతిముక్త్యాదివాత్మానం భ్రాతృవిజం ముచ్యతేజదేవం వేదఘ్నం నివా వేదత్సోమైరభిషుణ్వంతి సోమే హన్యమానే యజ్ఞో హన్యతే యజ్ఞే యజమానో బ్రహ్మవాదినా వదంతి కిం తజ్ఞే యజమానర్కురుతేజేన జీవం సువర్గం లోకమేతీతి జీవగ్రహో వాజదాభ్యోనభిగృతస్ గృహాజీవంతమేనకం సువర్గం లోకం గమయదివాజేత్యజ్ఞం ఛందందిగదాభ్యసగ్రస్థాపయన్ అగుంశోనపి సృజతి యజ్ఞస్ సంపత్తే దేవాలే ప్రవాహుగ్రహాన గృహత సేతం ప్రజాపతిరగుంసుమవశ్చత్తమగృహీతమైసాధ్యం విదుషోగుంసృహ్యతృహాతిసృహ్యసేనార్ధ్వాన్మనసా గృహాది మనయ వరి ప్రజాపతి ప్రజాపతేరాత్యా ఔదుంబరేణ గృహాత్యోర్వా ఉదంబర ఊర్జమేవాంధే చతుస్రక్యభవతిక్ష్మేణ యతనం వేదాయతనవాన్భవతిగామదేవ్యమిసామతద్వాపస్యాగతనం మనసాగాయమానో గృహాత్యాగతనవానేతద్భర్యుషగుంశం గృహ్యన్నార్థయద్భాభ్యాన్నధ్యేతాభ్యమేచితమానాయతయద్భయద్భాభ్యామృధ్యేతానవానం గృహాతిశైవాస్యర్థ్యర్హిరణ్యమభిర్జనిత్యమృతం వైహిరణ్యమాయుష్ప్రాణ శతమానం భవతి శతాయు పురుణశతేంద్రియాయుష్ేంద్రియే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్యాది సత్సరి సానో మన్యత స యజ్ఞానాగం షోడశేంద్రియం వీర్యమాత్మానమభి సమక్షిదత్తక్షోడస్య భవన్న వై షోడశీ నామ యజ్ఞో స్త్రియద్వామ షోడశగ్ని స్తోత్రగం షోడశగం శస్త్రం నేన షోడశీ క్షోడశి నః షోడశి త్వం యక్షోడశే లిహ్యత ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆత్మం ధత్తే దేవేభ్యో వై సువర్గో లోకో న ప్రాధ భక్తేతం షోడశి నమవశ్యం తమగృహతతో వైద్య స్వర్గో లోక ప్రాభవద్యక్షోడశే లిఖ్యతే స్వర్గస్ లోకస్యాభిజిత్యాంద్రో వై దేవానామానుజావర ఆసేత్స ప్రజాపతిపుమాధావత్తస్మాజేతం షోడశి నం ప్రాయచ్చత్తమగృహీతతో వై సోగ్రం దేవతానాంబర్జేద్యైవం విదుష షోడశే లిఖ్యదేగ్రమేవ సమానాంబర్జేది ప్రాజస్త వనే గృహాది వజ్రో వై షోడశీ వజ్రాతస్వనగ్రస్వాదేవై నైజో నేర్నిర్గృహాది సవనే సవనే గృహాది సవనా సవనాదేవై నం సమనే పశుకామస్ంధేజాద్వజ్రో వై షోడశీ పశవస్తృతీజసవనం వజ్రేణైవాస్మై తృతీజసవనాత్ పశోనవృంధేనోక్షేగృంధేజాత్ పశవ ముఖ్యానయ దుఃఖే గృహేయాత్ ప్రజా పశూనస్ నిర్దహేదతి రాత్రే పశుకామస్ గృహేయాద్ వజ్రో వై షోడశే వజ్రేణైవాస్మై పశూన వరుధ్య రాత్రిగామరిష్టాక్షమయత్యప్యగ్నిష్టోమేరాజన్యస్ గృహేయాద్యావృత్యామోహిరాజన్యోజతే సాహ్నేవాస్మై వజ్రం గృహాది సదేనం వజ్రో భూత్యాయుంధ్యే నిర్వాదహత్యేక విగుంసగ్ఞస్తో ప్రంభవతి ప్రదక్షిత్యై హరివచ్చస్య దగింద్రస్య ప్రియం ప్రీణాది చత్వారి పూర్వాన్నవకల్పయంతి చతుష్పదదేవ పశూనవరుంధే ద్వే ఉత్తరే ద్విపదేవావరుంధే నష్టుభమభి సంపాదయంతి వాగ్వా అనుష్టుప్ తస్మాత్ ప్రాణానాం వాగుత్తమాసమయావిషితే సూర్యే షోడశిన స్తోత్రముపాకరోర్చే తస్మిన్ వై లోక ఇంద్రో మిత్రమహాన్ సాక్షాదేవ వజ్రం భ్రాతృజాయ ప్రహరత్యరుణభిషంగోశ్వో దక్షిణైతద్వై వజ్రస్య రూపకం సమృద్ధ్యై హరిః ఓం.